జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. దశరథ చక్రవర్తి అందరినీ పిలిపించి సభ తీర్చి అలా చెబుతూ ఉన్నాడు ఆయన. అనురూప సవై నాథో లక్ష్మీవాన్ లక్ష్మణాగ్రజ త్రైలోక్యమపి రాజ్య త్రైలోక్యమపి నాథేన ఏన స్యాత్ నాథవత్తరం. రాముడు అనురూపుడు, తగినటువంటి వాడు. అతడు రాజైతే భూమి కూడా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు అన్నాడు. అలా గత క్లేశో భవిష్యామి, రాముడిని రాజుగా చేసి నేను కష్టములను దాటుతా, ఇది నాకు అనిపించినటువంటి, ఇది నేను కోరుతూ ఉన్నటువంటిది. నా క్లేశాన్ని తొలగించుకుంటాను, మీకు మేలు చేకూరుతుంది. రామాభిషేకం నాకు ప్రియమైనది, మీకు ప్రయోజనకరమైనది. ఇది నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయము సరైనది అని మీరు భావిస్తే దానిని మీరంతా ఆమోదించి అనుమతించవలసినదిగా కోరుతున్నాను. సరే, నేను ఇలా అనుకోవటానికి కూడా ఒక కారణం ఉన్నది. ఏమిటంటే, అంతకంటే మంచి ప్రతిపాదన ఏదైనా ఉంటే మీరు చెప్పవచ్చు. ఎంత తెలివి గలవాడైనా తానొక్కడే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అంత మంచి పని కాదు. విశిష్టులైనటువంటి మధ్యస్థులు, ఉభయపక్షాల ఆలోచనలు విని చేసినటువంటి నిర్ణయమే అఖిల ప్రయోజనాలను చేకూరుస్తుంది. కనుక మీరు మీ అభిప్రాయాలు ఏమైనా తేడా అనిపిస్తే మీకు చెప్పవలసింది అన్నాడు దశరథ చక్రవర్తి. అనేటప్పటికీ ఎప్పుడైతే ఆయన అలా అన్నాడో, అంటే వాళ్ళందరూ కూడా వెంటనే పెద్ద ఉద్ఘోష జన ఓఘ ఉద్ఘుష్ట సన్నాదు విమానం కంపయన్నివ. ఆ మాట వచ్చేటప్పటికి, రాముడు అనే మాట వినిపించేటప్పటికీ పెద్ద ధ్వని చెలరేగిందట. ఆ విమానం అంటే పైన కూర్చొని ఉన్నారు, మిద్దె మీద సభ అంతా కింద కాదు, ఊగిపోయింది అదంతా కూడా. వారి యొక్క చేష్టలకి, కదలికలకి, కేకలకి కూడా. అంటే వాళ్ళు అంటూ ఉన్నారు, మహారాజా, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. చాలా గొప్ప శ్లోకం ఇది కూడా. మేము ఇచ్చాము, కోరుచూ ఉన్నామయ్యా. ఏం కోరుతూ ఉన్నామంటే రామం ఛత్రావృతాననం. తెల్లగొడుగు కింద ఎప్పుడు రాముడు కనిపిస్తాడా అని. ఎలా గజేన మహతాయాంతం, ఆ శత్రుంజయమనేటటువంటి పట్టపుటేనుగుని ఎక్కి ఊరేగుతూ మహాబాహువు బలవంతుడు రఘు కుల శ్రేష్ఠుడు అయినటువంటి రాముడు ఎప్పుడు ఇలా మాకు కనిపిస్తాడా అని మేము కోరుకుంటూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నామని పెద్ద కేకలు పెట్టారు. ఇక దీనికి చాలా విశేషమైనటువంటి అర్థం కూడా ఉన్నది. ఇది ఈనాటికి కూడా చామర సేవ చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. అన్ని చోట్ల కూడా రామచంద్రస్వామికే కాక ఇంకా ఇతరమైనటువంటి రూపములు, నామములతో ఉన్న పరమాత్మ యొక్క రూపాలే కదా అన్ని. దీనిని చామర సేవలో వినియోగిస్తూ ఉంటారు. నన్ను రక్షకేమై విద్యమానేకి మర్ధం రామాభిషేక ఉపేక్ష్యత. అసలు ఇంతకాలం ఎందుకు ఊరుకున్నావయ్యా, ఎందుకు ఉపేక్ష చేశావు అన్నట్లుగా కేకలు పెడుతూ ఉన్నారట. వయం రక్షణార్థం తం అపేక్షామహే, ఆ రాముని యొక్క రక్షణార్థము మేము కోరుతూ ఉన్నాం, ఎప్పటి నుంచో కోరుతున్నాం. సౌందర్య విశేష అనుభవార్థం, ఆ రాముని యొక్క సౌందర్యం ఉన్నదే, దాన్ని అనుభవించటానికి కూడా మేము చూస్తూ ఉన్నాం. చాలా గొప్పవాడు రాముడు, మరి ఇలా కోరుతూ ఉన్నాం. ఎలాగనంటే ఇచ్చామా అంటే బహువచనైన సర్వేషాం ఇచ్ఛా వైషమ్య అభావ ఉక్త, అందరినీ కోరుతూ ఉన్నాం. ఏ ఒక్కడు కూడా కాదు అన్నవాడు లేడు. మహాబాహు ఎటువంటి వాడు రాముడు అని అంటే, ఆయతాశ్చ సువృత్తాశ్చ ఇత్యుక్తరీత్య సహజ బాహు సౌందర్యం తత్కాలాంకుశ ఆకర్షణాది వ్యాపార విశేషశ్చ ఉచ్యతే. ఆయా కాలము ఆ కాలానికి తగినట్లుగా ఆకర్షణ కలిగినటువంటివి ఆ బాహువులు, వాటి యందు ఆయన అజానుబాహు రాముడు అటువంటి బాహువులు గలవాడెవడున్నాడు? బాహుబలమే కదా ప్రధానం అందరికీ కూడా. ఆ బాహువుల మీదే నిలబెడతారని అంటూ ఉంటారు. బాహుబలం అనేది భూమిని భుజబలంతో మోస్తూ ఉన్నాడు అంటూ ఉంటారు. అలా కోరుతూ ఉన్నాం. ఆ చేతుల్లో దర్భలు పట్టుకొని ఎప్పుడు పట్టాభిషేకానికి సిద్ధమవుతాడా అని ఇచ్చామహ. అభిషేక పట్టబంధాది యుక్తతయా స్థితం ద్రష్టుమిచ్చామహ. ఆ అభిషేక పట్టబంధము అభిషేకం చేయటానికి అలా కడతారు నుదుటన ఆ కట్టేటటువంటి ఆ వస్త్రము, అదిగో దానిని చూడటానికి కోరుకుంటూ ఉన్నాం. కార్యనిర్వహణం భావదధీనం మేము కోరుతూ ఉన్నాం. ఇహ కార్యనిర్వహణ ఉన్నదే అది నీ అధీనంలో ఉన్నటువంటిది. మళ్ళీ ఇచ్చామహ అంటే అస్మాకం ఇచ్ఛా వర్తతే, మేమైతే కోరుతున్నాం కానీ శ్రేయాంసి బహు విఘ్నాని ఇది ఏవం విధ శ్రేయో అస్మాకం లభ్యతే ఇచ్ఛా ప్రవర్త అభిషేక సిద్ధతు. మరి మేము కోరుతూ ఉన్నాం కానీ శ్రేయస్సులు చాలా విఘ్నములతో కూడి ఉంటాయి. మంచి పనులు అన్నింటికీ విఘ్నాలే కదా. మరి మేమైతే కోరుతూ ఉన్నాం అలా విఘ్నాలు కలుగుతాయా అనేది మాకైతే ఏం తెలియటం లేదు. అభిషేక సిద్ధతువా నవా, అభిషేకము జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఇచ్ఛా నిష్ప్రతిబంధ, మేము కోరుకోవటానికి ఏం అడ్డం లేదు కదా, కనుక మేము కోరుకుంటూ ఉన్నామయ్యా. సుందర వస్తు దర్శనే ఇచ్ఛా ప్రవర్తతే కలు, సుందరమైనటువంటి వస్తువుని దర్శించటంలో కోరిక ఉండటానికి ఏమీ అడ్డం లేదు కదయ్యా. ఇచ్ఛామహ ఆ పదానికి మళ్ళీ చెబుతూ ఉన్నారు అర్థం. ఎన్నిసార్లు 5-6 సార్లు చెప్పారు ఆ పదమే. సర్వప్రకారేణ రక్షకత్వాత్ వాచా ప్రార్థయితుం అశక్త మనసా ఇచ్ఛామహ. మరి అన్ని విధాల రక్షకుడు రాముడే. మరి ఇప్పటి వరకు మేము మా అంతట మేము చెప్పలేకపోయాం కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు, మేము మనసులో కోరుకుంటూ ఉన్నాం. మనసా ఇచ్ఛామి, మనసులో ఇచ్ఛామహ, మనసులో కోరుకుంటూ ఉన్నామయ్యా. భవదభిప్రాయ జ్ఞానేన ఇదానీం ఈ ఇచ్ఛామ ఇది వదామహ. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, కనుక రాముణ్ణి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నావు, కనుక ఇప్పుడు వదామహ, మేము కోరుతూ ఉన్నామని చెబుతూ ఉన్నాం కూడా, ఇప్పుడు మాటలతో చెబుతూ ఉన్నాము అన్నారు. కేషాంచిదస్తి నా కేషాంచితిది నా కింతు సర్వే ఇచ్చామహ. కొందరు కోరేవారు కొందరు కోరని వారు అంటూ ఏమీ లేరయ్యో, అందరూ కోరుతూనే ఉన్నారు. బహువచనం చెప్తూ ఉన్నాం. హీ అన్నాడు ఇక్కడ ఒక మాట. హీ అంటే సర్వలోక ప్రసిద్ధం కలు, అందరూ కూడా ఇష్టపడ్డారు అనే విషయాన్ని ఇక్కడ మీకు తెలుసుకోవయ్యా. జనౌఘ ఉద్ఘుష్ట సన్నాదో విమానం కంపయన్నివైతి సర్వజన కోలాహలైన తవ గృహం విశిష్ట బంధం కలు. ఇప్పుడు అందరూ కోరుతూ ఉన్నారు కదా, ఇప్పుడు పెద్ద మోత లేచింది కదా, ఇది కూడా నువ్వు చూసావు కదా. ఎక్కడికి నువ్వు ఏదో ఒక సభ ఏర్పాటు చేశావు, మీ అంతఃపురం అంతా గగ్గోలెత్తిపోతుందో దీంతో. అకామయత మేధిని వా, ఇంతకుముందే మేధిని ఆ భూమి కోరింది, తో ఈ నిర్వాహకే సచ్చే ఓ భూమి స్వయంవరం వృతవతి కలు. భూమి కూడా స్వయంగా రాముని యొక్క కరగ్రహం చేయటానికి సిద్ధంగా ఉన్నది. పట్టాభిషేకము రామునికి చేయమని త్వయి కరగ్రహం కుర్వితి రామకామనానయుక్త ఇది ధ్వన్యతే. స్వయంగా అది కోరుతూ ఉన్నదయ్యా. మరి ఇక నీవే కాముకునేమన్న మర్యాద కలు, అంటే భూమి కోరుతూ ఉన్నది కనుక కాముకి కాముకులైనటువంటి వాళ్ళకి హద్దులు తెలియవు కదా. కనుకలా కోరుతూ ఉన్నది భూమి, తను తొందరపడిపోతూ ఉన్నది. లోకపాలోపమం విష్ణు సదృశ్యం, ఆయన విష్ణు సదృశ్యుడు కదా, లోకపాలులతో ఉపమింపతగినవాడు, కనుక భూమి కోరింది. మేధిని మధుకైటభ వసా విశ్రగంధేన ఉపహత సర్వగంధయితి రామసౌగంధేన వాసయితు మకామయత కర్పూర చందనాదికమివ స్వశేష కోటౌ కృతవతి. మధుకైటభుల యొక్క అప్పుడు మధుకైటభుల ద్వారా వారి మేధిని వారి యొక్క మెదడు పడి భూమి అయిందని చెబుతూ ఉంటారు కదా, అదేమి నిజమో ఒకటిదో కానీ ఆ మేధిని ఇప్పుడు దుర్మార్గులందరినీ నశింపచేసి రాముని కరగ్రహం చేయాలి అని చూస్తూ ఉన్నది, కనుక కోరుతూ ఉన్నదయ్యా. రాముని కరగ్రహంలో కర్పూర చందన ఇవి గంధాదులన్నీ పూసి ఉంటాయి కదా, మెదడైతే వట్టి మాంసము నీసువాసన కొడుతూ ఉంటుంది, దానికంటే ఇది బాగుంటుందని కోరుతూ ఉన్నది. నాథం నాథముగా సౌగంఛ అసౌగంఛయో స్వస్యైవ శేషిణో భోగ్యతయా తద్విప్రవాసనా నివర్తనేన స్వశేషరక్షకం రాముడు అలా భోగ్యభూతుడు కనుక నాథమిచ్చతి అని ముందే చెప్పారు కదా. భూమి కోరుతూ ఉన్నది అలా పరిమళ భరితమైనటువంటి స్వామిని శేషిగా కోరుతూ ఉన్నది భూమి. రాముడు మహాబాహువు, బాహుబలస్య అలక్ష్యా కల్వియం, బాహుబలం ఉన్నదే ఇంత అని మనము చెప్పటానికి వీలు కాదు సుమా. అలా శక్తస్త్రైలోక్యమప్య ఏకం ఇది నా కేవలం కోసలరాజ్యం లంకారాజ్యమపి రక్షితుం శక్తిరస్తి. ఈ బాహుబలంతో కేవలం కోసల రాజ్యమే కాదు, దక్షిణ దిశలో ఎక్కడో హద్దుగా ఉన్నటువంటి పాతాళంలో ఉన్న లంకను కూడా పాలించటానికి తగినటువంటి శక్తి కలవాడు మహాబాహు. మళ్ళీ అదే పదము మాయతాశ్చైతి ఆజానుబాహు ఇది మహాపురుష లక్షణ దర్శనమైన నజ్ఞాయితే కిం. ఆయన బాహువులతో మహాపురుష లక్షణం కనపడతలేదా ఏమీ, అటువంటి బాహువులు కలిగినటువంటి వాడు రాముడు. విభూతిద్వయ నిర్వాహక బాహు కలు. ఈ ఒక్క భూలోకం ఏంటయ్యా, ఈ లీలా విభూతే కాదు, బద్ధానుగు లోకాలతో ఉన్న బ్రహ్మాండాలు భాండాలే కాదయ్యా, ఆ నిత్య విభూతి రెండింటినీ కూడా నిర్వహించగలిగినటువంటి బాహువులు కలిగిన వాడు రాముడు. ఇంకా మహాబాహు అంటూ ఉన్నారు, మళ్ళీ అదే పదం బాహుఛాయామవష్టభ్య ఛాయాస్మద్రక్షణే నపర్యాప్తాకిం రరక్ష ధర్మేణ బలేను చైవైతి ధర్మబలమపి అస్తి ఇచ్చాహు. కేవలము ఆ బాహుబలమును బాహుఛాయామవష్టభ్య నహారయతి. ఆ సీతామహాదేవి కూడా అడవులకు వచ్చి నాకేం భయం లేదు, పులులైతే సింహాలైతే నీ యొక్క బాహువుల నీడను ఉంటాను అన్నదమ్మా. అలాగే ధర్మబలము కూడా ఉన్నది రాముని వద్ద ఆ బాహుబలంతో. ఇక రఘువీరుడు అంటే దీనాందానేన రాఘవ, రఘుకులంలో పుట్టినటువంటి వాడు దీనులను దానం చేత, రఘుమహారాజు దానం చేత గొప్పవాడు కదా, అలా దానము చేత గొప్పవాడయ్యా రాముడు. ఆంధ్రశంశ పరో ధర్మ, ఆంధ్రశంశము ఏమాత్రము కూడా కాఠిన్యము లేనటువంటి మహాపురుషుడు రాముడు. రఘువీరుడు రఘువు కంటే గొప్ప ధర్మ పరిపాలన చేసేటటువంటి వాడు రాముడు. తన వారి కోసం జీవితమైనా విడిచిపెట్టి రక్షిస్తాను అన్నటువంటి రాముడు. కనుక అటువంటి రాముడు మహాబలుడు రాముడు. గజేన మహతాయాంతం త్వయాదత్త కిరీట పట్టబంధాదియుక్త శత్రుంజయేన ఆగచ్చితి చేతు తదాజ్ఞాయతే. నువ్వు ఆ పట్టాభిషేకం చేసినట్లయితే ఆ పట్టపు టేనుగు మీద ఎక్కించి ఊరేగుతూ వస్తూ ఉంటాడు, అప్పుడు చూడాలి సుమారాముని యొక్క అందము. మత్తగా మతంగ గామినం ఆయన నడకే అసలు ఏనుగు నడకలాగా ఉంటుంది, అది కూడా చూస్తాం. మహత ఆయాంతం అతి ఉన్నత సర్వశక్తిమంతుడు రాముడు వీధి మధ్యయందు వస్తూ ఉంటే ప్రతి గృహమునందు కూడా అందరూ కూడా హారతులు ఇచ్చి మరీ చూస్తూ ఉంటారయ్యా. అలా ఏకస్వాదు నభుంజీత అన్నట్లుగా పుత్ర కళత్రాదిభి సహ అనుభవరసం ఆస్వాదయామహ. మేము ఒకళ్ళమా, పుత్రులు భార్యలు అందరూ కూడా ముసలి వాళ్ళు కదల్లేని వాళ్ళు అందరూ కూడా వచ్చి చూస్తారు, వీధిలోకి వచ్చి రాముడిని చూస్తారు. అందుకే ఈనాడు కూడా ఆ ఉత్సవ విగ్రహాల ఊరేగింపులు, ఎందుకంటే అందరికీ దర్శనం ఇవ్వడానికి. అలా రాముడు వస్తే చూస్తాము సుమా సౌందర్య గుణ సకల మనోరంజకుడు రాముడు. మరి గొడుగు ఏమిటి, గొడుగు కిందనంటే దృష్టిదోష పరిహారముగా ఆ గొడుగు పనిచేస్తూ ఉంటుంది. అటువంటిది ఆ ముఖ దర్శనము యొక్క అభిలాష మాకు చాలా అధికంగా ఉన్నది. కనుక లక్షణ శాస్త్ర కథిత సమరుత్త విశాల ఉత్తమాంగత్వ వ్యంజకేన నిరంకుశ ప్రశాసన వశీకృత నిఖిల భూపాల వలయిత నిరూపకేణ ఛత్రేణ పాండురేణ పరభాగ భావమాసన్నే ఆపన్నేన నితరాం ప్రకాశిత ఇందీవర సదృశ ముఖం విశదీకృత ముక్తం. మొత్తం ప్రపంచమంతటినీ కూడా పాలించగలిగినటువంటి నిరంకుశ ప్రతాపము కలిగినటువంటి వాడు రాముడని అన్ని లక్షణముల చేత చెప్పబడిన సాముద్రిక లక్షణోక్త ముఖము కలిగినటువంటి వాడు రాముడు ఆ గొడుగు కింద అలా వస్తూ ఉంటే ఇందీవర సదృశం ఆ నల్ల కలువల ముఖకాంతి వికాసము మాకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రాముని యొక్క కాంతి వికాసాన్ని చూస్తాం రఘువీరుడు. గజస్కంధమునందు కూర్చుని ముర్చేటటువంటి మహాబలుడు ఆయన, శత్రుంజయమనేటటువంటి ఏనుగు మీద వచ్చేటటువంటి రాముడు. రాముడు సౌందర్యం చేత అసలే గొప్పవాడైతే గజము మీద కూర్చుని ఉంటే ఏనుగు మీద ఇంకా అందంగా ఉంటాడు. సుమా వదన మహాప్రముండలేన ఛత్రావరణైన జనిత సౌందర్యం యతైరభిషేకానంతర భావిభిర్విశేషణైరభిషేక కర్తవ్యైతి వ్యంజనావృత్యా ప్రార్థ్యతే. వ్యంజనావృత్తి అంటే ఇది వ్యంగ్యార్థములు అనేక విధములైనటువంటి అర్థములను ప్రసాదించేటటువంటిది. ఆ అభిషేకమునకు సిద్ధమైనటువంటి రాముడిని ఇదిగో ఎలా మేము చూడాలి అని ఉవ్విళ్ళు ఊరుతూ ఉన్నామయ్యా. రామునికే పట్టాభిషేకం చేసేయి చేసేయి చేసేయి అని పెద్ద గోల పెట్టేశారు. ఊగిపోయింది ఆ మేడ మొత్తం అంతా కూడా కదిలిపోయినట్లయిపోయిందట. అలా వ్యక్తం చేసేటప్పటికీ దిగ్భ్రమ చెందిపోయాడు దశరథ చక్రవర్తి. ఒక ప్రక్కని ఆనందాన్ని కూడా పొందాడు. ఇంకా తర్వాత చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.